37 సంసార బీజ నిర్మూలనము. శ్రీరాముడు గురుదేవ, ఈ కారణ పరంపరలో ఏది ప్రధానం? దేన్ని తొలగించుకుంటే సంసారం త్వరగా నశిస్తుంది? వశిష్ఠుడు, ఈ కారణాల వరుసలో కిందిదానికంటే పైది గొప్పది. చేతనైనంతలో ఎక్కడికక్కడ పైపై కారణాన్ని పట్టుకుని దాన్ని నిర్మూలించాలి. చిట్ట చివరి కారణం శుద్ధ పరబ్రహ్మం అన్న చాతైతే దానిమీద మనస్సును లగ్నం చెయ్యాలి. ఎప్పటిదాకా? తత్వసాక్షాత్కారం కలిగేదాకా. అది చేతకాకపోతే దానికి వెనుక మెట్టిన సత్తా సామాన్యాన్ని పట్టుకోవాలి, దాన్ని ధ్యానించాలి. అది కుదరకపోతే సంవేద్య విషయ ధ్యానం చెయ్యాలి. ఇక్కడో చిక్కుంది సంవిత్తి యొక్క ఆధారం. ఆయసర్వ్ 103. లేని సంవేద్యం దొరకనే దొరకదు, కనుక కేవల సంవేద్య ధ్యానం అసంభవం. కనుక సంవేద్య పదార్థాలకు కారణమేమిటో శోధించి విచారణ ద్వారా నిర్ణయించి ఆ జగత్కారణమైన తత్వం మీద మనస్సు నిలపాలి. అంటే ఇది కుండ, ఇది బండ ఇత్యాది ప్రయోగాలు అన్నింటిలోనూ ఉన్న ఇది అనే అంశమేమిటో విచారణ చేసి దానిమీద ధ్యానం చెయ్యాలి. లేదా తత్వమసి అదే నువ్వు అయి ఉన్నావు అనే వాక్యంలో ఉన్న నువ్వు అనే పదానికి గల అర్థమేమిటో విచారణ చేసి శోధించి ఆ శోధితార్థం మీద మనస్సు లగ్నం చెయ్యాలి. ఇది కుదరకపోతే ప్రాణస్పంద దృఢభావనల మీద ధ్యానం పెట్టవచ్చు. అంటే ప్రాణస్పందాన్ని ఆపాలి, దృఢభావనను అనగా వాసనలను పరిత్యజించాలి. ఈ రెంటిలో ఏది జరగాలన్నా వీటి వెనుక మెట్టైన చిత్తాన్ని నిరోధించక తప్పదు. కాబట్టి సాధన దగ్గరకు వచ్చేసరికి ప్రాణస్పంద నిరోధము, వాసనాత్యాగము, చిత్త నిరోధము అనే మూడు కలిసి ఒకే మెట్టుకిందికి వస్తాయి. ఈ మూడింటిలోనూ చూస్తే వాసనాత్యాగం మరీ దుష్కరం. మేరు పర్వతాన్ని పెకలించటం వంటిది ఈ పని. ఇందులో ఉన్న చిక్కేమిటంటే ఆ వాసన క్షయమైతే గాని మనోనాశం లభించదు, ఆ మనోనాశమైతే గాని వాసనాక్షయం లభించదు. పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు అన్నట్టుంటుంది వీటి వరస. ఈ రెండింటినీ కలిపి లొంగదీయగలది తత్వజ్ఞానం. తత్వజ్ఞానం మొదట శాస్త్రజ్ఞానంతో ప్రారంభమై కొంత చిత్తశాంతిని కలిగిస్తుంది. చిత్తం చల్లారిన కొద్దీ వాసనాత్యాగం జరుగుతుంది. అది జరిగిన కొద్దీ తత్వజ్ఞానం గట్టిబడుతూ ఉంటుంది. అందుచేత రామ, ఈ మూడింటినీ కలిపి అభ్యసించాలి. అయితే ఒకటే షరతు, ముందు సుఖభోగేచ్ఛను దూరంగా వదిలిపెట్టాలి. తత్వజ్ఞానం మనోనాశౌ వాసనాక్షయ ఏవచ మిథః కారణతాం గత్వా దుస్సాధ్యాని స్థితాన్యతః తస్మాత్ రాఘవయత్నేన పౌరుషేణ వివేకిన భోగేచ్ఛాం దూరతః కృత్వా త్రయమేతత్సమాశ్రయేత్. సర్గ 92, శ్లోకం 14-15. రామ, మరోసారి చెప్పుతున్నా విను. వాసనాక్షయ విజ్ఞాన మనోనాశ మహామతే సమకాలం చిరాభ్యస్త భవంతి ఫలదామునే. సర్గ 92, శ్లోకం 17. ఆయసర్వ్ 104. ఏకకాలంలో సమంగా రామ, వాసనాక్షయము, తత్వజ్ఞానము, మనోనాశము అనే ఈ మూడు అభ్యాసం చేస్తేనే ఫలితాలనిస్తాయి. వీటిని విడివిడిగా అభ్యసిస్తే సైనికుల్లో ఒక్కొక్కడు విడివిడిగా వెళ్లి శత్రువుల కోటమీద పడినట్లే లెక్క. అది మంచి పని కాదు. కనుక ఈ మూడింటినీ కలిపి ఎల్లవేళలా తింటున్నా, తిరుగుతున్నా, వస్తున్నా, పోతున్నా, పడుకున్నా, మేలుకుని ఉన్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా ఆపకుండా అభ్యసించాలి. రామ, ప్రాణస్పంద దృఢ భావనల మీద ధ్యానం పెట్టే విధానాన్ని గురించి చర్చిస్తున్నాం. అందులో ప్రాణస్పంద నిరోధ, వాసనాత్యాగ, చిత్త నిరోధాలు మూడు కలిపి ఒకే మెట్టన్నాం. వీటిలో వాసనాత్యాగం కావాలంటే వాసనాక్షయ, తత్వజ్ఞాన, మనోనాశాలను కలిపి అభ్యసించాలని చెప్పాం. ఇక ప్రాణస్పంద నిరోధం మిగిలి ఉంది. ఇది వాసనాత్యాగంతో సమానం. వాసనా సంపరిత్యాగాత్ చిత్తం గచ్చత్యచిత్త ప్రాణస్పంద నిరోధాచ్చ యథేచ్ఛసి తథా కురు. సర్గ 92, శ్లో 26. రామ, చిత్తం అనేది చిత్తం కాకుండా పోవాలంటే రెండు ఉపాయాలున్నాయి, వాసనాత్యాగము, ప్రాణస్పంద నిరోధము అని. నీకేది కావాలనుకుంటే అదే అభ్యసించు. ప్రాణస్పందాన్ని నిరోధించాలనుకుంటే ప్రాణాయామ అభ్యాసాలు చెయ్యాలి. అవి చాలవు, గురువుల దగ్గర మరిన్ని యోగ విధానాలను కూడా నేర్చుకోవాలి. ఆహార నియమాలు గట్టిగా పాటించాలి. వాసనాత్యాగం చెయ్యాలనుకుంటే కొన్ని ఉపాయాలున్నాయి. 1. పదార్థాల యొక్క ఆదిలోనూ, మధ్యలోనూ, అంతల్లో కూడా ఏ మార్పు లేకుండా వెన్నంటి ఉండే సన్మాత్ర స్వరూపాన్ని ఉన్నదున్నట్లుగా చూడటం నేర్చుకోవాలి. రామ, నిస్సంగ వ్యవహారత్వాత్, భావభావన వర్ణనాత్, శరీర నాశ దర్శిత్వాత్, వాసనా న ప్రవర్తతే, సర్గ 92 శ్లో 30. రామ, ఈ విధానంలో 3 మెట్లున్నాయి. 1. వ్యవహారాలు చేసేటప్పుడు నిస్సంగంగా ఉండాలి. అంటే లౌకిక జనులతో స్నేహం పనికిరాదు, సంకల్పాలు పనికిరావు. 2. సంసారంలో జరిగిపోయిన విషయాలను మళ్లీ మళ్లీ భావన చెయ్యరాదు. కిళ్ళి నమిలినట్లు నములుతూ కూర్చోరాదు, కోరికలు తవ్వుకుంటూ కూడా కూర్చోరాదు. ఈ శరీరం నశించిపోయేదనే మాట మరిచిపోరాదు. ఇలా చేస్తే వాసనలు నిలువవు. 3. ఆయసర్వ్, 105 సాధ్యం కాదు. రామ, ఇన్ని ఉపాయాలున్నా ఉపాయంగా వాటిని వాడుకోకపోతే మనస్సును లొంగదీసుకోవటం. నశక్యతే మనోజేతుం వినా యుక్తిమనిందితాం, సర్గ 92 శ్లో 34. ఆ ఉపాయం ఏమిటంటే, అధ్యాత్మవిద్యాధిగమ సాధు సంగమ ఏవచ వాసనా సంపరిత్యాగః ప్రాణస్పంద నిరోధనం. ఏతాస్తా యుక్తయః పుషాః సంతి చిత్తజయకిల, సర్గ 92 శ్లో 36. 1. వేదాంత శాస్త్రాధ్యయనం. 2. సజ్జన సాంగత్యం. 3. వాసనా పరిత్యాగం. 4. ప్రాణస్పంద నిరోధం. ఈ 4 ఒకదాన్ని ఒకటి పరిపుష్టం చేసుకునే ఉపాయాలు. అన్నీ కలిపి మనోనాశాన్ని సాధించి పెడతాయి. వీటన్నింటినీ కలిపి అభ్యసించటమే ఉపాయం. మరో ఉపాయం లేనే లేదు. హఠయోగం దీనికి పనికిరాదు. కనుక రామ, నువ్వు ఈ 4 ఉపాయాలను చక్కగా అభ్యసించు. అయితే ఇవి బాగా పట్టుబడాలంటే సంగం పోవాలి. కనుక నువ్వు ముందుగా సంగ పరిత్యాగం నేర్చుకో. శ్రీరాముడు గురుదేవా, సంగం అంటే ఏమిటి? వశిష్ఠుడు, రామ, సంగం అనేది ఒక వాసన భావభావే పదార్థానాం హర్షామర్ష వికారద మలినా వాసనా యేష సా సంగ ఇతి కథ్యతే, సర్గ 93 శ్లోకం 84. రామ, ఒకనొక మలిన వాసన చిత్తంలో ఉంటే కొన్ని పదార్థాలతో కలిసినప్పుడు సంతోషము, మరికొన్ని పదార్థాలతో కలిసినప్పుడు విషాదము కలుగుతూ ఉంటాయి. ఈ రకమైన వికారాలను, మార్పులను కలిగించే మలిన వాసన పేరే సంగం. దీని ద్వారా జరిగే పనులు కర్తకు బంధాన్ని కలిగిస్తాయి. జీవన్ముక్తుల చిత్తంలో మరో రకం సంస్కారం ఉంటుంది. దానివల్ల వాళ్లకు సంతోష విషాదాలనే భేదాలే అంటవు. అలాంటి పరిశుద్ధ వాసనను అసంగం అంటారు. ఈ అసంగమనే వాసన ద్వారా జరిగే పనులు కర్తకు బంధాన్ని కలిగించవు. కనుక రామ, నువ్వు మలిన సంగాన్ని పరిత్యజించి పరిశుద్ధ సంగంతో, అసంగంతో వ్యవహారాలు. ఆయసర్వ్, 106 నడుపుతూ జీవన్ముక్తి కోసం ప్రయత్నించు. దానికోసం నువ్వు ఆత్మవిచారణ, సమాధియోగము, వాసనాక్షయము అనేవాటిని ఏకకాలంలో అవలంబించు. దానివల్ల నీకు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. శాశ్వతానంద రూపమైన బ్రహ్మపదాన్ని అందుకుంటావు అని ఆశీర్వదిస్తూ వశిష్ఠమహర్షి ఉపశమ ప్రకరణాన్ని ముగించాడు. ఇక ఆ మహర్షి వెంటపై నిర్వాణ ప్రకరణంలోకి ప్రవేశించే ముందు ఇప్పటివరకు జరిగిన ఉపశమ ప్రకరణాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుందాం.